చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఉసులెన్నో రెచ్చగొట్టు చీకటి. నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి చీకటి, ముదుగా ఇద్దరికే ఒదికైన చీకటే. పొదు పొడుపే లేని చీకటే ఉండిపోనే మన మధ్య రాని కల్లోకాన్ని నిద్రోనే. రాయే రాయే రామశిలక సదుకుపోయే చీకటనక. నమ్మకు నమ్మకు ఈ రేయిని, కమ్ముకు వచ్చిన ఈ మాయని. నమ్మకు నమ్మకు ఈ రేయిని, అరి కమ్ముకు వచ్చిన ఈ మాయని. కన్నులు మూసి భక్తులోన మెత్తగ తోసి, నీ కన్నులు మూసి భక్తులోన మెత్తగ తోసి, కలలే వలగా విసిరే చీకట్లను. నమ్మకు నమ్మకు ఈ రేయిని, అర కమ్ముకు వచ్చిన ఈ మాయని. పెళ్ళలలోని మసకలలోనే మసలు లోకం అనుకోకు, రవి కిరణం కనబడితే తెలియను తేడాలన్నీ. నమ్మకు నమ్మకు అరే నమ్మకు నమ్మకు, నమ్మకు నమ్మకు ఈరేయిని, అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని. నమ్మకు నమ్మకు ఈ రేయిని, అహ కమ్ముకు కు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులను మెత్తగా తోసి నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి కలలే వలగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు ఈరేయిని అరకమ్ముకు వచ్చిన ఈ మాయని